అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులారా, శ్రీ మహాభాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాదుని చరిత్ర చెప్పుకుంటూ ఉన్నాం. చదువులలో మర్మము చెప్పేశాడు. ఏమున్నది చదువులలోను అని అంటే ఇదే చెప్పాడు. 9 రకాలుగా ఆ నారాయణుడిని నమ్మి నిర్భయంగా ఉండటమే, నిర్భరులై నిర్భయులై ఉండటమే. అలా కాకపోతే వ్యతిరేకంగా ఎందుకో పనికిరాదు సుమా అని చెప్పాడు. ఇది చక్కగా చెప్పాడు. చదివించిరి నన్ను గురువులు, చదివించారు ఏంటి, ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. ధర్మము అర్థము కామము అవే చదివించారు వాళ్ళు. తప్పేం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు. నే చదివినవి కలవి పెక్కులు అంటే ఇవే కాదు, నాకు ఇంకా తెలుసు అంటున్నాడు. గురువులు చెప్పినవే కాదు, ఇంకా తెలుసు. చదువులలో మర్మమెల్ల చదివితి, చదువులలో ఉన్న మర్మము అంటే అసలు ఏమిటి, తెలుసుకోవలసింది ఏమిటి. ఏత జ్ఞానం ఇతి ప్రోక్తం, అజ్ఞానం యథతో అన్యథా అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలన్నీ. ఏమిటి జ్ఞానం అంటే ఇదే. నారాయణుడు, శ్రీహరి, లక్ష్మీభర్త ఆయన్ని సేవించటమే చేయవలసినటువంటి పని, కర్తవ్యము. తదితరమైనది వ్యర్థము అని చెప్పేశాడు. మరి కోపం రదా, కట కట కట కటములు అదిరిపోతూ ఉండగా పటపట పళ్ళు కొరికి ఆ గురుసుతుని చూసి అంటూ ఉన్నాడు హిరణ్యకశిపుడు. పటుతర నీతి శాస్త్ర చేయపారగు చేసెదనుంచు బాలు నీ వటుగనిపోయి, వానికి ననర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగుప్రవరుండవుటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే. ఏమయ్యా నువ్వేం చెప్పావు, నీతి శాస్త్రము బాగా నేర్పుతానని చెప్పి తీసుకెళ్ళి ఇలాగా నువ్వు విరోధి శాస్త్రములటయ్యా నువ్వు నేర్పేది. అయ్యో నిన్ను నమ్మాను, నేను భృగుకులంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడవని నమ్మానే. అయ్యయ్యో ఆకారంతో మాత్రమే బ్రాహ్మణాకారం తప్ప నువ్వు అసలు నిజంగా బ్రాహ్మణుడివేనంటయ్యా. ధర్మేతన వర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములను దుర్మర్మములు కలచు కల్మష కర్ముల రోగములు అందుకైవడి విప్రా. రాజుకే వచ్చి పడతాయి సుమా ఇవి. ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించిన దుష్ట మంత్రులు ఉన్న ఈ పాపాలన్నీ రాజుకు వచ్చి పెడతాయి. అలాగే నువ్వు ఈ విధంగా చేసావా, మళ్ళీ తిప్పి నాకే పెట్టేశావా అని నా రాజునకు పురోహితుడిని ఇట్లని అంటే రాజునికి పురోహితుడు అంటూ ఉన్నాడు. మరొకటి కూడా పైన, ధర్మేతర వర్తనులను దుర్మంత్రులునైన జనుల దురితములు అంటే ధర్మాన్ని విడిచి నడిచేవాళ్ళు. దుర్మంత్రులు అంటే దుష్టమైన ఆలోచనలు చేసేవాళ్ళు, చెడ్డ అసలు సంకల్పాలు, చెడు సంకల్పాలు. ఈ జనులకి పాపాలు వస్తాయి. ఇక ఈ మర్మములు కలచి కల్మషకర్ముల రోగములు వందు కైవడి. కల్మషకర్ములు అంటే పాపాలు చేసేటటువంటి వారికి రోగాలు వస్తాయి. ఈ మర్మములను కలిసి అని అంటే ప్రధానమైన ఇంద్రియ అవయవములు ఎక్కడెక్కడో లోపల లోపల ఆది వ్యాధులు అంటుంటారు. అంటే రోగం, వ్యాధి అంటే శరీరానికి వచ్చేది, ఆది అంటే మనస్సుకు వచ్చేది. ఇట్లా రోగాలు వచ్చి పడతాయి సుమా. ఒక రోగములాగా నాకు తయారైపోయాడు, వీడిని ఇలా తయారు చేసుకొచ్చారా అంటే అంటూ ఉన్నాడు ఆ పురోహితుడు. తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రములు చెప్పము. క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన, మమ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజము నీ చరణంబులాన. సుమ్ము ఎప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీషా. ఎవ్వరుం చెప్పెడి పాటి కాదు ప్రతి చింత తలంపు నేర్పు కైవడిన్. మా వల్ల తప్పులు లేవయ్యా, మేము చెప్పలేదయ్యా బాబు ఇవన్నీ, ఎవరు కూడా చెప్పలేదు. మరి ఎలా వచ్చినాయి అంటావా? నైజమనీషా, అది సహజమైన బుద్ధి మీ కొడుకుది, ఎవరు చెప్పేటటువంటిది కాదు ఇది, ఎవరు చెప్పలేదు సుమా. దానికి ప్రతి చింత తలంపు, అది ఎలా పోగొట్టాలో, దానికి ఏం చేయాలో అది ఆలోచించవయ్యా రాజా. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగ ఆక భార్గవులము, నీ పుత్రుని నిటువల చేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమా వింటే. మేము మీకు మిత్రులము మేలు కోరేవారిమి. మిత్రులు అంటే పురోహితులము, మీకు ముందు మేలు కోరేవాళ్ళమి. పైగా మేము పాత్రులము, గౌరవింపదగిన వారిమయ్యా. భార్గవులము, భృగుకులంలో పుట్టినటువంటి వారు మేము ఎలా పొరపాట్లు చేస్తామయ్యా? మేమేమన్నా శత్రువులమంటయ్యా? దైత్య జలధి చంద్రమా, రాక్షస వంశ పయ పారావార రాకా సుధాకర అని పొగిడేస్తూ ఉన్నారు చంద్రుడు వంటి వాడా. అని నా గురునందను గోపింపక దైత్య వల్లభుండు కొడుకు నవలోకించి ఇట్లనియే. ఇక్కడ రచనలో ఒక విచిత్రం కనపడుతూ ఉంటుంది. ఏకవచనంగా ఒకచోట, బహువచనంతో మరి. ఇద్దరు అయితే యథార్థపు బ్రాహ్మణుండవే అనే మాట కానీ విప్రాని కానీ ఈ సంబోధన. మరి భార్గవ పురోహితుడు ఇట్లని అని అంటే ఒకళ్ళనే ఒకడే పలుకుతూ ఉన్నాడు. ఇద్దరున్నప్పటికీ కూడా ఒక్కడే అని అనుకోని అవసరం లేదు, ఇద్దరు ఉన్నారు. మిత్రులము అంటూ బహువచనము చెబుతూ ఉన్నాడు. ఏ ఒక్కడు పెద్దవాడై ఉంటాడేమో ప్రహ్లాదుని కోసమై అనుకున్నాం, ఇంతకుముందు అనుకున్నట్టుగా కూడా ఉన్నాం. ప్రహ్లాదుని కోసమై ప్రత్యేకమైన టీచర్ అయి ఉంటాడు వాడు, స్పెషల్గా ఈ క్లాసులు ఈయనే తీసుకుని ఉంటాడు. అదిగో అతడిని చూసి అట్లా సంబోధన చేసి ఉండవచ్చు, తర్వాత మేమిద్దరమీ కూడా అని బహువచనంగాను చెబుతూ ఉన్నాడు. అలాగూ ఆలోచించుకోవచ్చు అప్పుడు అంటూ ఉన్నాడు దైత్యవల్లభుడు కొడుకును చూసి అంటున్నాడట. వజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జాతమయ్యే బాలక తజ్జనులంబేరు కొనుము తగనామ్రోలన్. ఒరే నాయన, అంటే ఇక్కడ బుజ్జగిస్తున్నాడని కూడా అనుకోవచ్చు, అంటే కోపము వదిలేసి బుజ్జగించటం. మరి చెప్పలేదు కదంటే వజ్జ మజ్జ నుజ్జ అంటూ జకారము ద్విత్వంతో ఉన్న ప్రాసను ఉపయోగించాడు ఆయన, కనుక బుజ్జగిస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఒరే నాయన బంగారు బాబు, గురువులు వజ్జలు, నీకు గురువులు చెప్పినటువంటి ఈ ఈ ఆలోచన అసలు నీకు ఎలా వచ్చిందిరా? నువ్వు మజ్జాతుడవు, నా కుమారుడవు సుమా. నీవు ఎవరు చెప్పారు నీకు? వాళ్ళని చెప్పు, వాళ్ళ తాట తీస్తాను. ఎవరు నేర్పారు నీకు అన్నాడు. అని నా తండ్రికి ప్రహ్లాదుండిట్లనియే అంటే అంటూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ఇవి చెబితే వచ్చేవి కాదు తండ్రి అని చెబుతూ ఉన్నాడు. వినండి, ఇది అందరికీ కూడా కావాల్సిందే. తండ్రి కొడుకులు కేవలము వాళ్ళదైనా ఈ చరిత్ర అందరికీ కావాలి, లేకపోతే అంతటి రాజ్యమేమో అదేమిటి, తండ్రిదేమిటి, అట్లాంటి తండ్రికి పుట్టిన కొడుకేమిటి, వీళ్ళకి తగాదాలు ఏమిటి అసలు, హాయిగా అనుభవించేవాళ్ళు. కానీ లోకానికి కూడా ఇది ఒక పాఠం, ఇది మనం కూడా మన గురించే చెబుతున్నట్టుగా కూడా మనం తెలుసుకోవాలి చెబుతూ ఉన్నాడు. ఈ హరి ప్రబోధములు ఉన్నాయి ఎలా వస్తాయంటే చెప్తున్నాడు ఆయన. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి జచ్చర పుట్టునే. పరులు చెప్పిననైనా నిజ ఇచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధములు. తండ్రి ఏమనుకుంటున్నావు తండ్రి? హరిప్రబోధములు, హరిజ్ఞానము, హరిభక్తి సామాన్యంగా కలుగుతుందా ఇది? వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు? చీకట్లో పడి ఉన్నారు. ఇల్లే ఇల్లో నారాయణమ్మ అని అలా అనుకుంటూ ఉన్నారు. కనుక వీళ్ళు గృహ విషయ ప్రవిష్ఠులు, శబ్దస్పర్శ రూప రస గంధాదులను అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి అసలు ఇది కలుగుతుందా హరిభక్తి? పుడుతుందా ఇది? చెబితే రాదు. మళ్ళీ చెరివిత చరవణ అంటే నవిలిందే నవిలినట్లుగా పుడుతున్నారు చస్తున్నారు, పుడుతున్నారు చస్తున్నారు. ఈ విధంగా ఉన్న వీరికి ఇతరులు చెబితే వస్తుందా, లేకపోతే ఏమైనా ఇస్తే వస్తుందా? ఇచ్చి మరి కూలీ ఇచ్చి పారాయణలు చేయిస్తున్నారుగా ఇప్పుడు అక్కడ ఆ టీటీడీలో కూలిచ్చి పారాయణలు, అలా కూలిచ్చి భక్తి భజనలు, కూలిచ్చి చేయించటము. ఇదా ఏమన్నా ఇస్తే వచ్చేదా అది? పరులు చెప్పినా రాదు, ఏవి ఇచ్చినా రాదు, నిజేచ్ఛ. వారు కావాలని ప్రయత్నం చేసినా చొరదు దాంట్లోకి. అవి ఎట్లా వచ్చాయి కాదయ్యా, తెలుసుకోండి మరి ఎలా వస్తాయి ఏమిటి. ఇంకా చెబుతూ ఉన్నాడు ఆయన, కానని వాణి నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు గై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరటకందురకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా. కానని వాణి నూతగొని కానని వాడు గుడ్డివాడు చేయబట్టుకుని గుడ్డివాడు నడిచినట్లుగానట. ఆడికి కనపడదు, ఈడికి కనపడదు, ఇంకేముంటుంది వాళ్ళకి అసలు కనపడతాయా? కనుక కర్మలు కర్మలను పోగొట్టలేవు, కర్మబద్ధులైన వారు చూడలేరు సుమా. మరి ఇంకెవరు చూస్తారయ్యా అంటే అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషక్తులు చూస్తారట. అంటే వైష్ణవులు విష్ణు భక్తుల పాదములను ఆశ్రయించాలి ముందు. సత్సంగాత్ అంటున్నారు, అందుకే ఎక్కడ చూసినా సత్సంగం సత్సంగం సత్సంగం. విష్ణు భక్తుల యొక్క పాదములను ఆశ్రయించితే ఆ రజస్సు ఆ పాదధూళి ఆ ధూళి శిరస్సును వేసుకున్నటువంటి వారికి పాపాలు పోయి అప్పుడు కలుగుతుంది సుమా అన్నాడు. కలగదు, ఆ మామూలుగా అయితే అలా కలగదు. కలిగేది ఎలా అంటే ఇదిగో ఇలా కలుగుతుంది. భక్తులు భాగవతులు వీరిని ఆశ్రయించాలి ముందుగా చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. ఇంకా చెప్తున్నాడు, శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథవే ఏటికిన్ గాధల్ మాధవ సేముషీతరణి సాంగత్యం గుణంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూ మీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంశృతి మహాఘోరామి తాంభోనిధిన్. అద్భుతమైనటువంటి పద్యం ఇది. సర్వశాస్త్రములు కూడా శోధింపంబడే రీసెర్చ్ చేయబడి అయ్యా, ఎందరో చేశారు దీన్ని పిహెచ్డీలాగా చేసేశారు సుమా. సర్వశాస్త్రములు కూడా చూసేశారు ఎన్ని ఉన్నాయో వాంగ్మయమంతా కూడా. వేయేటికిన్ గాథల్ ఎందుకు, వెయ్యి మాటలు ఎందుకు, వెయ్యి కథలు ఎందుకు, వెయ్యి గాథలు ఎందుకు? మాధవ సేముషి ఆ పరమాత్మ యొక్క జ్ఞానము లక్ష్మీభర్త ఎందు పాదముల ఎందు ఆ జ్ఞానము భక్తి రూపంగా పరిణమించితే అది ఒక తరణి అంటే ఒక నావ. ఈ నావ ఎక్కితే కానీ దుర్మేధం దాటగవచ్చునే, ఇది కాకుండా మరొకటి దాటడానికి వీల్లేదు. దేన్ని? సుతవధు మీన ఉగ్ర వాంఛామద క్రోధ ఉల్లోల విశాల సంస్కృతి మహాఘోర అమిత అంభోనిధి సముద్రం. ఈ సముద్రము సంసారం అనే సముద్రం దీన్ని దాటలేవు సుమా. ఇది ఎటువంటిదేనంటే దీంట్లో చాలా ఉన్నాయి. సుతవధు మీన బిడ్డలు భార్య, అలాగే భార్యకి భర్త, బిడ్డలకు తండ్రులు, ఒకరికి ఒకరు, వారికి వారిని కాదు అక్కడ, వారికి వీరు వీరికి వారు. ఇలాంటివి మీనముల వంటివి పెద్ద పెద్దవి తిమింగలాలు మింగేసేయి. ఉగ్రవాంఛలు కోరికలు మదము కోపము ఇటువంటి సంసారం అనేటటువంటి అది ఉల్లోలమైందట అంటే లేచి లేచి పడుతూ ఉన్నది. అలలు అలలు విశాలము బాగా పెద్దది, చిన్నదేం కాదు, ఆవుడుగంత ఏం కాదు. సంస్కృతి సంసారం అనేటటువంటి మహాఘోర అమిత, చూడండి ఒక్కొక్క పదమే, మహా అంబోధి అన్నా చాలు, అమిత అంబోధి అన్నా చాలు, ఘోర అంబోధి అన్నా చాలు, మొత్తం మూడు కలిపేసి చెప్తున్నాడు. మహాఘోర అమిత ఎంత విశేషణములు, ఎన్ని భయంకరమైనటువంటి వాటిని చెప్పాలో అన్నింటినీ చెప్పేసి ఈ సముద్రము ఉన్నదే, ఈ సంసారం అనే సముద్రము దాటాలి అని అంటే దుర్మేధ ఈ తరణి ఇదే కావాలి. అంటే ఇది ఒక యాక్సిలేటర్ లాంటిది. ఇప్పుడు మనం చెప్పుకుంటే విష్ణుపోతము విష్ణు నావా అని అందరూ చెప్పారు దాంట్లో. ఇది ఒక యాక్సిలేటర్ అనుకోండి, అసలు ఇప్పుడు ఎక్కి నుంచి ఉంటే చాలు ఆదరికి తీసుకెళ్ళిపోతుంది. ఏదది మాధవసేముషి లక్ష్మీభర్త ఎందలి జ్ఞానము భక్తి. నిజానికి జ్ఞానాన్ని చెబుతున్నాడు ఈయన, జ్ఞానమే పరమాత్మని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే భక్తి కలుగుతుంది దానంతట అదే చెప్పకుండానే. కనుక అట్లా ఆ భక్తి జ్ఞానం అనేటటువంటి నావ తప్పుకుంటే దాటలేరయ్యా ఈ సంసార సముద్రాన్ని అని చెప్పి తేల్చి అవతల పడేశాడు ప్రహ్లాదుడు. ఇంకా ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో చూద్దాం రేపు. జై శ్రీరామ్.